అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1159. Allah subhanahu wa ta'ala tells us in the Holy Quran, أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ الَّذِي جَعْلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً. It is Allah subhanahu wa ta'ala who has made this earth a carpet for you. وَالسَّمَاءَ بِنَاءً. And Allah subhanahu wa ta'ala has made the sky a ceiling for you. وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً. And through the means of clouds, Allah subhanahu wa ta'ala sends rain for you. What do you do with that rain? فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَكُمْ. You take from that rain. Allah subhanahu wa ta'ala uses that rain water, that it goes in the earth and it brings fruit for us. فَلَا تَجْعَلُوا لِلَّهِ أَنْدَادًا. So Allah subhanahu wa ta'ala telling us to not attribute any partner to Allah subhanahu wa ta'ala. وَأَنْتُمْ تَعْلَمُونَ. And you aware of the fact that there is no one worthy of worship besides Allah. Please, please, please don't ever make that one mistake that we go and we ascribe partners to Allah subhanahu wa ta'ala. This is the greatest downfall. This is the greatest wrong that anyone could ever do. May Allah subhanahu wa ta'ala protect us. In our time, everything we do, we must realize it is from Allah subhanahu wa ta'ala. Allah subhanahu wa ta'ala give us the understanding. Let us read now. قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لله رب العالمين لا شريك له. That all that I do, the salah that I read, the hajj that I make, everything I do is only for Allah subhanahu wa ta'ala. And that Allah who has absolutely no partners. Allah give us the understanding. Ameen, ameen. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.